పన్నెండు తత్వజ్ఞాన సాధనము. రాముడు ఆ తత్వజ్ఞానం త్వరగా కలగాలంటే ఏ తపస్సు చెయ్యాలి? వశిష్ఠుడు, రామ, ఏ కర్మలు దానికి పని చెయ్యవు. శాస్త్రోక్త కర్మలు నిష్కామంగా చేస్తే ఆత్మజ్ఞానం కలగాలనే కోరిక గట్టిగా కలుగుతుంది. కర్మలకు తపస్సులకు ఫలితం అంతవరకే. ఆ పైన జ్ఞానప్రాప్తికి సత్సాంగత్యము, సత్శాస్త్రాభ్యాసము, శ్రవణ మనన నిధిధ్యాసలు కావలసిందే. వశిష్ఠమహర్షి చెప్పదలుచుకున్న ప్రధాన విషయమేమిటో మొదటి సర్గలో చెప్పేశాడు. దాని యొక్క అసలైన ఉపపత్తిని పదమూడవ సర్గలో చెప్పేశాడు. మనకు విషయం సులభంగా అర్థం కావడం కోసం ఆ పదమూడవ సర్గను ఆయసర్వ్ 17 ముందుగానే చెప్పుకున్నాం. అయితే రాముడికి వశిష్ఠమహర్షి ఆ సర్గను ముందుగానే ఎందుకు చెప్పలేదంటే, రాముడు స్వయంగానే విషయాన్ని మథనం చేసుకోవాలని గురువుగారి అభిప్రాయం. అందుకే పదమూడు వసర్గ విషయం ఆయన ముందుగా చెప్పలేదు. అందుకే శ్రీరాముడు మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏడవ సర్గలో శ్రీరాముడు వేసిన ప్రశ్నేమిటంటే, గురుదేవా, పరమాత్మ తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుందన్నారు గదా, ఆ పరమాత్మ ఏ ఉపాధిలో బాగా అభివ్యక్తమవుతాడు, ఏ ఉపాధి ద్వారా ఆ పరమాత్మను నేను తేలికగా పొందగలను అని వశిష్ఠుడిట్లా చెప్పాడు. రామ, అతడు నీ శరీరంలోనే హృదయ పద్మంలో విశేషంగా అభివ్యక్తమవుతూ ఉంటాడు. ఇలా అన్నామని ఆయన పరిచ్ఛిన్నుడు, పరిమితుడు అనుకోకు. నిజానికి ప్రపంచమంతా ఆయనే. ఇలా అన్నామని ఆయన దృశ్యస్వరూపుడని అనుకోకు. ఆయన చైతన్యమాత్రుడు. ఆయన కంటే భిన్నంగా ప్రపంచం లేదు. ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ శివుడు, ఈ మొత్తం ప్రపంచం అంతా చిన్మాత్రుడే. వశిష్ఠమహర్షి ఇలా ఆవేశంగా చెప్పుకుపోతుంటే రాముడు తటాలున అడ్డుతగలాడు. మహర్షి, ఈ ప్రపంచమంతా చేతనమేమని చిన్నపిల్లలకు కూడా తెలుసు. చేతనులంటే జీవులే కదా. జీవులు లేని ప్రపంచం ఉంటుందా అన్నాడు. వశిష్ఠమహర్షి వెంటనే అందుకున్నాడు, ఈ ప్రపంచం అంతా జీవమయమని నీకు అర్థమైందంటే నీకు అసలు విషయం బుర్రకెక్కలేదని అర్థం. నువ్వు చిత్ అనే పదాన్ని, జీవుడనే పదాన్ని కలగాపులగం చేసి సమానార్థకాలుగా వాడేస్తున్నావు. జీవుడంటే జనన మరణాది దుహక సంబంధం కలవాడు. చిత్ అంటే ఏ వికార స్పర్శ లేనిది. ఈ రెండూ ఒకటి కాదు. సుఖదుహక స్పర్శ గల జీవుడు విషయాలకు బహిర్ముఖుడై శుద్ధ చైతన్యానికి అభిముఖుడైనప్పుడు చిత్స్వరూపాన్ని పొందుతాడు. అంతేగాని సంసారి అయిన జీవుడు చిత్స్వరూపి కాలేడు. అందుకనే శృతిలో భిద్యతే హృదయ గ్రంథాః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతో చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని చెప్పారు అంటూ వశిష్ఠమహర్షి కఠోపనిషద్వాక్యాన్ని ఉదహరించాడు. యోగవాసిష్టంలో అనేక చోట్ల ఉపనిషద్వాక్యాలను శ్లోకాలుగా మార్చి చెప్పేయటం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఉపనిషద్వాక్యాలను వాల్మీక మహర్షి యథాతథంగా దించేసుకున్నాడు. ఇది అలాంటి ఘట్టమే. ఈ ఉపనిషద్వాక్యానికి అర్థమేమిటంటే, పరావరే కారణ కార్యరూపమైన ఆ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తే అప్పుడు ఈ జీవుడి యొక్క హృదయ గ్రంథి ఊడిపోతుంది. హృదయ గ్రంథి అంటే గుండె ముడి అంటే ఈ అంతఃకరణమే. నేను అనే తాదాత్మ్య బుద్ధి అది పగిలిపోతుంది. కారణరూపీ కార్యరూపి కూడా ఆ పరమాత్మే అనే తత్వజ్ఞాన దర్శనం లభిస్తే ఆ జీవికి మూలాజ్ఞానం తొలగిపోతుంది. దానితోపాటు మూలావిద్య యొక్క కార్యమైన అంతఃకరణ తాదాత్మ్య బుద్ధి రూపమైన హృదయ గ్రంథి విడిపోతుంది. ఎప్పుడైతే గుండెముడి ఊడిపోయిందో అంతకు ముందు దాకా ఆ గుండెలో మూటకట్టుకొని ఉన్న సందేహాలన్నీ తునాతునకలైపోతాయి. దానితోపాటే ఆ జీవి యొక్క కర్మలన్నీ నశించిపోతాయి. ఈ ప్రమాణవాక్యం వల్ల జీవుడికి గుండెముడి తెగిపోవటమనే దశ పరమాత్మజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది అని తెలుస్తోంది. అయితే సమాధి యోగసాధన ద్వారా ఇటువంటి స్థితిని పొందరాదా అని సందేహం కలుగవచ్చు. కాని రామ, సమాధి అనేది చిత్తనిరోధం వల్ల వస్తుంది. దానివల్ల జీవుడికి ఉండే విషయాభిముఖ్యం అంటే ఇంద్రియాలు విషయాల వెంట పడే గుణం తొలగుతుంది. అంతవరకు నిజమేగాని ఈ కనిపించే చైత్యములు అనగా దృశ్యములు అసత్య స్వరూపములు అనే జ్ఞానం లేకుండా. ఆయ్సర్ 18 సమాధి సాధన చేస్తే ఆ యోగికి సమాధిలోంచి బయటికి రాగానే మళ్లీ మనస్సు దృశ్యాల మీదకే పోతుంది. ఎంతసేపు సమాధిలో ఉన్నా సరే దృశ్యం అసత్యమనే జ్ఞానం కలగదు. అది కలిగితేగాని మోక్షం రాదు. అందువల్ల పరిపూర్ణ మోక్షసిద్ధికి చిత్తనిరోధ రూపమైన యోగసాధన వల్ల లభించే సమాధి ఒకటి మాత్రమే చాలదు. దానికి తత్వజ్ఞానం కావలసిందే.